your boss is back. Get ready for Deadly Dance. Get ready. ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయినా చొక్క బొత్తాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్క బత్తాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు నీ మాటలే ముత్యాలు పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు నీ చేతులే మ్యాగ్నెట్లు నీ వేళు వీణ మెట్లు నువ్వు తాకుతుంటే రక్తం అంత రాగాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఘల్ ఘల్ మంటాయి నా చిట్టి పట్టీలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా జల్లో ఏ పోలో గ్రేసు హే మై డియర్ బాసు నువ్వు మాసు ప్లస్ క్లాసు నీ స్టైల్ చూస్తే సింహమైన నీతో దిగదా సెల్ఫీలు మిస్ యూనివర్స్ లాంటి నీ ఫీచర్స్ చూస్తూ ఉంటే రెచ్చిపోతాయి గుండెలో నా గుర్రాలు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంట